జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. ఓ ఏబది మూడు పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. చందకు మార్గదర్శివి ఐతివమ్మ, దేవాది దేవుడనే మా కందించిదివమ్మ. ఓ తండ్రి చెంతకు మార్గదర్శివి ఐతివమ్మ, దేవాది దేవుడనే మా కందించిదివమ్మ. కరుణాల మాల రూపంలో వెలసిన మరియమ్మ, కరుణాల మాల రూపంలో వెలసిన మరియమ్మ, నిర్మలమైన తల్లి. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. నిత్యం నీ జపం జపిస్తూ ఉండగా వారి జీవితంలో నీవు వెలుగును నింపిదివమ్మా. ఓ పెద్దలు నిత్యం నీ జపం జపిస్తూ ఉండగా వారి జీవితంలో నీవు వెలుగుని నింపిదివమ్మా. ఎల్లవేళలా మా కొరకు యేసుని వేడమ్మా, ఎల్లవేళలా మా కొరకు క్రీస్తుని వేడమ్మా. పరిశుద్ధమైన తల్లి జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి.